Pilihan aja semua permalah pertama main night muda mana itu rendah pertama dekat telah wanita domba tiawa. Ni munggul dah kogol aja tu kona, denggol aja tu ke hati kona, gunda lah cepat aja undi pona. Shake ma, ar shake ma, ar shake da body shake ma, ni kada, ni body pay ni fida. Camera action, rolling ni ra, I pilihan ke lights tu akar le dura. Nuvena. చూసి పడిపోతారు అలా నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో నేనే వాల్ పేపర్ కదా సీక్రెట్ ఏంటి అంటే అలా చెప్పేస్తే ఎలా యాటిట్యూడ్ నన్ను చూసి ఫుల్ ఐ విల్ ఫీల్ దా చూపుతో చంపేసి ఊపుతో ఊపేసి నా మనసులో ముంచేస్తాను ఇక్కడ బాయ్స్ ఆల్వేస్ గో క్రేజీ నా కోసం వెయిట్ చేసి మీ గల్లీ